య చ రుద్రాయ చ నమః శర్వాయ చ పశుపతయే చ నమో నీలగ్రీవాయ చ శితికంఠాయ చ నమః కపద్దినే చ వ్యక్తకేశాయ చ నమః సహస్రాక్షాయ చ శతధన్వనే చ నమో గిరిశాయ చ శిబిభిష్టాయ చ నమో మేఘుష్టమాయ జేషుమతే చ నమో హ్రస్తాయ చ వామనాయ చ నమో బృహతే చ పరిషేయసే చ నమో వృద్ధాయ చ సంవృద్ధ్వనే చ నమో అగ్రియాయ చ ప్రథమాయ చ నమః ఆశవే చ గిరాయ చ నమః శేగ్రయాయ చ శేభ్యాయ చ నమః ఊర్మ్యాయ చ వస్వన్యాయ చ నమః స్రోతస్యాయ చ ద్వేభ్యాయ చ నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ నమః పూర్వజాయ చ పరజాయ చ నమో మధ్యమాయ చ మగర్భాయ చ నమో జఘన్యాయ చ బుద్ధ్రియాయ చ నమః సోమ్యాయ చ ప్రతిసర్యాయ చ నమో యామ్యాయ చ క్షేమ్యాయ చ నమః ఉర్వర్యాయ చ కళ్యాయ చ నమః శ్లోక్యాయ చ వసాన్యాయ చ నమో వర్మ్యాయ చ కక్ష్యాయ చ నమః శ్రవాయ చ ప్రతిశ్రవాయ చ నమః ఆశుషేణాయ చాశురథాయ చ నమశ్చోరాయ చ వవిందతే చ నమో బ్రహ్మిణే చ వరోధినే చ నమో భిన్మినే చ కవచినే చ నమః శ్రుతాయ చ శ్రుతసేనాయ చ నమో దందభ్యాయ చ అనన్యాయ చ నమో ధృష్టవే చ ప్రవృషాయ చ నమో దూతాయ చ ప్రహితాయ చ నమో నిషంగిణే చేషు ధిమతే చ నమస్తేక్ష్ణేషవే చ యుధినే చ నమస్వాయుధాయ చ సుధన్వనే చ నమస్సృత్యాయ చ పత్యాయ చ నమః కాట్యాయ చ నీప్యాయ చ నమస్సోద్యాయ చ సరస్యాయ చ నమో తాద్యాయ చ వైషంతాయ చ నమః కోప్యాయ చ వట్యాయ చ నమో వర్ష్యాయ చ వర్ష్యాయ చ నమో మేఘ్యాయ చ విద్యుత్యాయ చ నమః ఈంద్రియాయ చ తప్యాయ చ నమో వాక్యాయ చ రేష్మ్యాయ చ నమో వాస్తవ్యాయ చ వాస్తుపాయ చ నమః సోమాయ చ రుద్రాయ చ నమః తామ్రాయ చ అరుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తాదాయ నమః శంభవే చ మయోభవే చ నమశ్చంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ నమస్తీర్థ్యాయ చ గోల్యాయ చ నమః పార్యాయ చ భార్యాయ చ నమః ప్రతరణాయ చోత్తరణాయ చ నమః ఆధార్యాయ చ లాత్యాయ చ నమః షష్ట్యాయ చ ఫేన్యాయ చ నమస్తిగత్యాయ చ ప్రవాహ్యాయ చ